కోసమే మేమందరం మీరాకకే ఈ సంబరం మంచి తెస్తావని మంచి చేస్తావని వెల్కమ్ వెల్కమ్ న్యూ ఇయర్ గుడ్ బై ఓల్డ్ ఇయర్ వచ్చే వచ్చే న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ వచ్చే వచ్చే న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ మాచంత నిలిచి కన్నీరు తుడిచి సుఖశాంతులు ఇవ్వుతార తర హాయిగా సాగిపో గుర్తుగా ఉండిపో చల్లగా దీవించు మా కోరిక మన్నించు ఈ ఏటి కన్న పై ఏడు నిన్న పోయింది చేదు రావాలి తీపి నీకోసమే నీవందరం నీరాకకే ఈ సంబరం కొత్త సంవత్సరం గొప్ప శుభ సూచకం న్యూ ఇయర్ తరత్త తరత్త తరత్త తరత్త దొరికింది మాకు సరికొత్త స్నేహం నేడు నీ రాకతో నిండు నీ నవ్వుతో వెన్నెలై సాగిరా గుండెలు ఉండిపో స్నేహాలు లేక ఏముంది జగతి స్నేహాలలోనే దాగుంది ప్రగతి నీకోసమే మేమందరం నీరాకకే ఈ సంబరం కొత్త సంవత్సరం గొప్ప శుభ సూచకం